వై దేవాయ పునదతేవాం విద్వాన్ యజ్ఞాయ పునీతేవత్వ బహిపవయిత్వాంద ప్రపాదయతి మనుష్యలోకేనం పవయిత్వా భూతం దేవలోకం ప్రణయత్యదీక్షితయేగయాహుత్యేత్యాహుశ్రువేణ చతస్రో జుహోతి దీక్షితత్వాయ శ్రుజా పంచమీం పంచాక్షరా పంచపాంతయజ్ఞమేవాబంధ ఆకోత్యై ప్రయుజయజ్ఞే స్వాహేత్యాహాకోత్యాహి పురుషయజ్ఞమభిప్రయుజేతి మేధాయే మనసేజ్ఞే స్వాహేత్యాహ మేధయాహి మనసా పురుషయజ్ఞమభిగచ్చతి సరస్వత్యై భూష్ణేజ్ఞే స్వాహేత్యాహ వాగ్వై సరస్వతి పృథివీ పూషా వాచై పృథివ్యాయజ్ఞం ప్రయుంధ ఆపో దేవేర్బృహతేర్విశ్వశంభువైత్యాహయా వై వర్ష్యాస్తాపో దేవేర్బృహతేర్విశ్వశంభువోయతే తద్యజుర్న బ్రూయా దివ్యా ఆపోషాంతా ఇమం లోకమాగచ్చేయరాపో దేవేర్బృహతేర్విశ్వశంభువైత్యాహాస్మాయే వైనా లోకాయ శమయతి తస్మాచ్చాంతా ఇమం లోకమాగచ్చం దివ్యా వా పృథివీ ఇత్యాహద్యా వా పృథివ్యోరి యజ్ఞపుర్వంతరిక్షమిత్యాహాంతరిక్షే యజ్ఞో బృహస్పతిర్మహవిషావృధాత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవాస్మై యజ్ఞమవరుంధేయద్బ్రూయాద్విధేరిది యజ్ఞస్థానమృచ్ఛే బృధాత్తిత్యాహయజ్ఞస్థానమేవ పరివృణక్తి ప్రజాపతిర్యజ్ఞమసృజతసోస్మాచ్చృష్ట పరాణేత్స దేవతాభిర్దేక్షయతి సప్తాక్షరం ప్రథమం పదమష్టాక్షరాణి త్రీణి యాని త్రీణి తాన్యష్టా ఉపయంద్రియాణి చత్వారి తాన్యష్టౌ యదష్టాక్షరాతేన గాయత్రీకాదశాక్షరాతేన త్రిష్టజ్ఞద్వాదశాక్షరాతేన జగదీషావాషత్సర్వాణి ఛందాగంధ్రియతేతయత్యాదేక్షయతి సర్వేభిరేవైనం ఛందోభిర్దేక్షయతి సప్తాక్షరం ప్రథమం పదకం సప్రపదాశక్వరీ పశపశక్వరీ పశూనేవరుంధకేకస్మాదక్షరాదనాప్తం ప్రథమం పదం తస్మాద్యద్వాచో నాప్తం మనుష్యా ఉపజీవంతి పూర్ణయా జుహోతి పూర్ణయవ హి ప్రజాపతి ప్రజాపతేనాప్తేన్యోనయా జుహోతి న్యోనాద్ది ప్రజాపతి ప్రజాసృజన ప్రజానాగం సృష్ట్యై దేవేభ్యో యజ్ఞాయాతిష్టమానే కృష్ణో రూపం కృత్వా వక్రమ్యాతిష్టతాం తే మన్యంతయం వా ఇమే ఉపా వత్సతస్య ఇదం భవిష్యతి తే ఉపామంత్రయం దతే అహోరాత్రయోర్మహిమానమపనిధాయ దేవానుపావర్తేత మేషవారుచో వర్ణో యత్ శుక్రం కృష్ణాజినస్యేకసాం నో యత్ కృష్ణమృత్సామయో శిల్పే స్థగిత్యా ఏవాంధకేషాన్నోయక్షుక్రం కృష్ణాదినశ్రీధరాత్రిగాయత్కృష్ణంగదేవైనయోస్తన్యక్కంతదేవాంధే కృష్ణాదినేన దీక్షయతి బ్రహ్మణోమాద్రోపయ్యత్కృష్ణాదినం బ్రహ్మణేనైనం దీక్షయతీమాంధ్యయకం శిక్షమానస్ దేవేద్యాహ యథాయుదేవైతద్గర్భో వాయేక్షిణముల్భం ప్రోర్ణుతేతస్మాద్గర్భా ప్రావృతా జాయంతేన పురాభోమస్య క్రయాదపోర్ణ్వేదయత్పురాభోమస్య క్రయాదపోర్ణ్వేదగర్భా ప్రజానాం పరాపాదుకాస్య క్రీడే సోమే పోర్ణుతే జాయత ఏవ తథో యథాపథీయాగం సంరక్ష్యపోర్ణుతేరసస్సు వర్గం లోకయ్యంతపోర్జం విభజంత తథో యదత్యశిష్య ేషరాభవన్నోర్గ్వేషరాగచ్చరమయేమేషరాభవత్యోర్జమేవాంధే మధ్యదస్సన్నహ్యది మధ్యదేవాస్మావోర్జం దాదివస్మాన్మధ్యదవోర్జాభుంజనవోర్ధ్వం వై పురుషస్య నాభ్యై మేధ్యన వాచే నమేధ్యం యన్మధ్యదస్సన్నహ్యది మేధ్యం చైవాస్యామేధ్యం చ వ్యావర్తయేంద్రావృత్తాయ వజ్రం ప్రాహరత్సత్రే ేంద్రశరాభవంతరాగంధరత్వం వజ్రోమేషరాే మనుష్యస్య భ్రాదుర్యో యచ్చరమయే మేఘనాభవతి వజ్రేణైవ సాక్షాత్సం భ్రాదుర్యం మధ్యదోపహరే త్రివద్భవతి త్రివద్వే ప్రాణస్త్రివృతమేవ ప్రాణం మధ్యదో యజమానే దాది పృథ్వీ భవతి రజ్జు వృత్తే మేఖలయా యజమానం దీక్షయతి యోత్రేణ పత్నేయం విశునత్వాయేజ్ఞో దక్షిణామభ్యర్థ్యాయత్తాగుం సమభవత్రయింద్రో జాయత్ సోమన్యతయో వాయుతో జనిష్యతే స ఇదం భవిష్యతి పితాం ప్రావిషత్తస్యాయింద్రయేవాజాయత సోమన్యతయో వైమజితో పరో జనిష్యతే స ఇదం భవిష్యతి చితస్యానమృశ్చర్యోమాచ్చినత్సాసూతవశాభవత్తత్సూ తవశాయే జన్మతాగుంహస్తేన్యవేష్టేతాం గ్రంథ్రియద్ధస్తేన గంధోజేత పామనం భావుకా ప్రజాస్వర్గస్మగేదనగ్నం భావుకా కృష్ణమిషాదయా గంధోజతే వికృష్యస్మయతే ప్రజానాం గోపీసాయన పురా దక్షిణాభ్యోనేతో కృష్ణమిషానామవజతే యత్పురా దక్షిణాభ్యోనేతో కృష్ణమిషానామవజతే ద్యోని ప్రజానాం పరాపాదుకాశ్చాన్నేతాసు దక్షిణాసు ఆత్మాలే కృష్ణవిషాణాం ప్రాస్యతియో నిర్వే యజ్ఞస్యాత్మానయోని కృష్ణవిషాణాయో నాభేవయోనిందధాతి యజ్ఞస్య సుయోనిత్వాయ ష్టమానాభవనస్పదేన్ప్రావిషత్సేషావాత్మనస్పదిషువదీయాసుభూయాతూణేయావీనాయాక్షతదండం ప్రయచ్చతి వాచమేవారుంభౌదుంబరవత్యోర్గ్వాదుంబరవూర్జమేవారుంధే ముఖేన సంవితో భవతి ముఖత ఏవాస్మావోర్జం తాస్మాన్ముఖతూర్జ భుంజతే క్రీడే సోమే మైత్రావరుణాది దండం ప్రయచ్చతి మైత్రావరుణో హి పురస్తాదృత్తిభ్యో వాచం విభజతి తామృత్యుజో యజమానే ప్రతిష్టాపయంతి స్వాహా యజ్ఞం మనసేత్యాహ మనసా హి పురుషో యజ్ఞమభిగచ్చతి స్వాహా యజ్ఞస్వాహోరంతరిక్షాదిత్యాహాంతరిక్షేయజ్ఞస్వాహయజ్ఞం వా తాదారభయత్యాహాయం వా వయః పవతేహయజ్ఞస్తమేవ్యాదారభతే ముష్టేకరో దివాజం గచ్చతి యజ్ఞస్య ధృత్యాదేక్షిష్టాయం బ్రాహ్మణయతి తృపాదుస్వాహ దేవేభ్యయేవైనం ప్రాహతృచ్చైరుభయేభ్యయేవైనం దేవమనుష్యేభ్యః ప్రాహణ పురాణక్షత్రేభ్యోవాజం విసృజే పురాణక్షత్రేభ్యోవాజం విసృజే యజ్ఞం విచ్ఛిన్యాతిషు నక్షత్రేషు వ్రతం కృషతే దివాజం విసృజతి యజ్ఞం వృథోపైర్యమేవాభివాజం విసృజతి విసృజేభ్యైర్యమేమన ప్రోజాయజ్ఞావేష్ణుర్యజ్ఞైవ యజ్ఞం సంతనోదిభీయం మనామహ ఇత్యాహ యజ్ఞమేవ తన్మయతి సుపారానాసద్వశయిత్యాహ వ్యక్తిమేవారుంధే బ్రహ్మవాదినా వదంతి హోతవ్యం దేక్షితస్య గృహా హోతవ్యా మితి హవిర్వేదేక్షితో యజ్జుహుయాజ్యజమానస్యావదాయ జుహుయాజ్జన్న జుహుయాజ్ఞపరదంతరియాగ్రే దేవా మనోజాతా మనోయుజైత్యాహ ప్రాణావై దేవా మనోజాతా మనోయుజస్తేష్వేవ పరోక్షం జుహోజితన్నేవ హుతన్నేవాహురగ్రస్వపంతం వేదేక్షితగం రక్షాగం త్రిఘాగం తగ్గ్య ఖలు వే రక్షోహాగ్నేత్రగం సుజాగృహి భయగం సుమంత హేమహేత్యాహాగ్నిమేవాధిపాన్ గ్రత్వాస్వమిరక్షమవహత్యామిషకలోయోధేక్షిదస్వమిత్తమగ్నేవాదేత్యాహాగ్యర్వే దేవానాం వ్రతపజస్వైనం వ్రతమానం భయతి దేవామర్తేష్వేత్యాహదేవాహైతమయజ్ఞేరతేపవైదేక్షిత చుషుపుష ఇంద్రియం దేవదాక్రామంత్య విశ్వే దేవా అభిమామావృత్రిత్యాహేంద్రియనైమైనం దేవతాభిః సన్నయతిజర్ణ బ్రూయాద్యావదగేవసోనభిక్షేరతావంతస్య పశవస్యోన స్వేన సోమా భూయో భరేత్యాహ పరిమితానేవ పశూన వరుంధే చంద్రమసిమ భోగాయ భవేత్యాహ యథా దేవతమేవైనా ప్రతిగృహ్ణాది వరుణాయత్వేతమేతానాదేవతం దక్షిణాగమయేనా దేవతాభ్యోవిష్టేతమేతానుదిశతి యథా దేవతమేవ దక్షిణాగమయజగదేవతాభ్యావిష్యతే దేవీ రామవాహన్న పాదిత్యాహయద్వోమేభ్యం యజ్ఞయగం సదేవంతద్వోమావక్రమిషమితి వా వేదతాహాచ్చిన్నంతం పృథివ్యానుగేషమిత్యాహ సేతుమేవ కృత్వాప్యేది దేవావేద భయజన మధ్యవసాయతి శోన ప్రాజానంతే న్యముపాధావంతగా ప్రజానామత్వయేజితేజిత్యాగం సమద్భయం దత్తగా ప్రజానామేజిషా ప్రవేద్వరం వృణేమ ప్రాయణాగేవో యజ్ఞామృదయనాసన్నిస్వాదాదిత్య ప్రాయణీయో యజ్ఞానామాదిత్య ఉదయనీయ పంచ దేవదాయజతి పంచదిశోదిశాం ప్రజ్ఞానాత్యా సోమంజాక్షరావంజ పాంతో యజ్ఞో యజ్ఞమేవావరుంధే ప్రత్యాగస్వస్తిమయజన్ ప్రాచేమే పదయాదిశం ప్రాజానన్నగ్నినా దక్షిణా సోమేన ప్రదేచేకం సవిత్రో దేచేమదిత్యోర్ధ్వాం పత్యాగస్వస్తిం యజతి ప్రాచేమే పదయాదిశం ప్రజానాదిపత్యాగస్వస్తిమిష్ట్వాగ్నేహోమో యజతి చక్షుషీవాహేతేజ్ఞోమోదాభ్యామేవానుపశ్యత్యగ్నేహోమావిష్వాదవితారంజలిసవిజప్రసోదగేవానుపశ్యజవితారమిష్ట్వాజితేంజలదేయం వాజిరస్యామేవ ప్రతిష్ట ఆత్మనిష్టాయానుపశ్యప్తి విశ్వామాృతేమృతమన్వామరుతో వై దేవానాం విశోదేవ విశంఖలు వై గల్పమానం మనుష్య విషమను కల్పతే యన్మాృతేమృతమన్వాహ విషాన్మృత్యే బ్రహ్మవాదినో వదంత్య ప్రయాజవదనో యాజం ప్రాజనీయం కార్యమనో యాజవద ప్రయాజమునుగనీయమితి మే వై ప్రయాజ అమీకనో యాజా సా యజ్ఞస్య సంతతిస్తత్తసాన కార్యమాత్మా వై ప్రయాజా ప్రజానో యాజాయత్ ప్రయాజానంతరియాదాత్మానమంతరియాజ్యదనో యాజానంతరియాత్ ప్రజామంతరియాజ్యద ఖలు వై యజ్ఞస్య విదదస్య న క్రియతే తదను యజ్ఞ పరా భవతి యజ్ఞం పరా భవంతం యజమానాన పరా భవతి ప్రయాజవ దేవానో యాజవ ప్రాయణేయం కార్యం ప్రయాజవదను యాజవదయనీయన్నాత్మానమంతర దిన ప్రజాయజ్ఞ పరాభవదిన యజమాన ప్రాయణేయస్ నిష్కాసుదయనీయమభినర్వదిశైవసాయజ్ఞర్యా ప్రాయణేయస్ యాజ్యాయత్తాబుదయనీయస్ యాజ్యాత్పరాగమం లోకమానోహే ప్రమాయత సద్యా ప్రాయణేయస్ పురోనుభాగ్యాస్తాబుదయనీయస్ యాజ్యాకరోత్యస్మిన్నేవ లోకే ప్రతిష్టతి గద్రోశ్చ వేషు పర్ణే చాత్మరూపయోరస్పర్ధేతాగుంసా గద్రోస్సు పర్ణేవ జగత్సాబ్రవీత్రీయస్యామితో దివిషోమస్తమాహరచేనాత్మానం నిష్క్రేణేష్ దీయం వై గద్రోరసోసు పర్ణే ఛందాగుంసితౌ పర్ణేయా సాబ్రవీదస్మే వై పితరో పుత్రాన్ విభృత స్త్రీయస్యామితో దివిషోమస్తమాహరచేనాత్మానం నిష్క్రేణేష్పేతి మా గద్రోర జగత్తుమచతుర్థసాక్షరాశేషా ప్రాప్యవర్తరతస్తే ద్వే అక్షరే అమీలే రాగంసా పశుభిశ్చేక్షగతిశందసా పశవ్యతమాతస్మాత్మంతం దేశోపనమతి తృష్టుమదత్రయోదశాక్షరాశేషా ప్రాప్యవర్తరతస్తే ద్వే అక్షరే అమీయే రాగంసా దక్షిణాభిశ్చ తపసాచాగచ్చ తస్మాత్తిష్టుభోగే మాధ్యంతినే శమనే దక్షిణానీయంతయేషత్ ఖలు వావదపయత్యాహర్యస్వం దదాతీతి గాయత్రుతపచతురక్షరా సత్యజయా జ్యోతిషాతమస్యా అజాభ్యరుంధతజాయా అజత్తగుంసా సోమంచాహరచ్చత్వారిజాక్షరాణి సాష్టాక్షరా సమపద్యద బ్రహ్మవాదినా వదంతి కస్మాత్ సత్యాగ్యాయత్రీ కనిష్టా ఛందసాగంసతి యజ్ఞముఖం పరియాగే దియదేవాదస్వామమాహరత్తస్మాద్యజ్ఞముఖం పర్యే తస్మాత్ తేజస్వినేతమాపద్భ్యాన్ ద్వే సమనే సమగృహ్ణాన్ ముఖేనేషన్ముఖేన సమగృహ్ణా తదశయప్తస్మాద్వే సమనే శుక్రపదే ప్రాదస్సవనం చ మాధ్యంజనం చ తస్మాత్ తృతీయసవనర్జేషమభిజున్వంతి భీషమి బహిమన్యం స ఆశిరమవనయజత శుక్రత్రాయా సోసంభరేణం సోమమా క్రియమాణం సర్వా విశ్వామసుపర్యముష్ణాత్సిస్రోరాత్రే పరిమిషుమసప్తస్మాత్రిస్రోరాత్రే క్రీడ సోమోపసరితే దేవాబ్రువాన్ స్త్రీకామావేగం సర్వా స్త్రియాక్రీడామేదితే వాగస్త్రియమేకాయణీయక్రేణ సారోహి ద్రూపం గృద్ధాగం సర్వేభ్యో వక్రమ్యాతిష్టద్రోహితో జన్మతే దేవాబ్రువన్నపయుష్మరక్రమే నాస్మానుపావర్తతే విష్పయామహాయతి బ్రహ్మగం ధర్వా అవదన్నగాగం దేవాః సా దేవాంగాయత ఉపావర్తతస్మాద్గాయం తగ్గస్త్రియః కామయం జయ కాముకాయే నగ్గస్త్రియా భవంతి ఏవం వేదాథో ఏవం విద్వానభిజన్యేషు భవతి చేభ్యదేవ తదత్యుదయద్ బహుదయా భవంతి క్రీడాదివాజే వై నగం సర్వయా క్రీడాదిపాదకహాయనా మనుష్యా వాచం వదంతకోడయా కర్ణయా కాణయా శ్రోణయా సప్తశభయా క్రీడాది సర్వయే వైనం క్రీడాది శ్వేతయా దుష్కర్మా యజమాన సృష్ణయానస్తరణే ప్రమాణికో యజమాన సద్యుపయాఘ్నే సమాన్యంజనేయాత్తం వాణ్యోజనేయాతరణయాక్షాక్రేనాద్యేతద్వే సోమస్ రూపంగైనం దేవతగాక్రేణాతి తద్భిరణ్యమభవత్తస్మాదభ్యో హిరణ్యం పునంది బ్రహ్మవాదినా వదంతి కస్మాచ్చాతనస్థికేన ప్రజా ప్రవీయంతే స్థన్వదేయంత యద్భిరణ్యం కృతే వధాయోజితస్మాదనస్థికేన ప్రజా ప్రవీయంతే స్థన్వదేయంత ఏతద్వాహ్ఞ ప్రియం ధామయద్ధృతంతే జో హిరణ్యమియంతే శుక్రతనోజితం వర్జయిత్యాహసతే ంకరోత్సంభరత్తేనైదమ్యాగర్భా ప్రజానా పరాపాదుకాశ్రద్ధమవదాది గర్భాణ్యం బద్ధాది ప్రజానా ప్రజలనాయ వాగ్వాహేషాయత్సోమక్రేణేజోరథిమనసాజవతే తద్వాజావదామనదేత్యాహ మనసాహివాఘృతాదిష్టావిష్టవైద్యాహయజ్ఞో వే విత్తుర్యజ్ఞా ప్రసవయ్యాహరవిదప్రసూతామేవాజమవరుంధె కాండే కాండే వై క్రియమాణే యజ్ఞగౌరక్షాకం దిఘాగం సంతేషకరక్షోహర పంథాయోగ్నేశ్చ సూర్యస్య సూర్యస్య చక్షురారుహమగ్నేనకామిత్యాహయేవారక్షోహర పంథాస్తగం సమారోహతి వాగ్వాయత్సో ేనామేతస్మాచ్చా ప్రజాయంతేహయ్యమనసాయతయేతద్వాజాపదతి మనాధేత్యాహయ్యమనసాభిగచ్చతి తత్కరోగిధీరేత్యాహయ్యమనసాధ్యాయలిగద్వాజాపదతి దక్షిణాధేత్యాహ దక్షిణాయ్యేగాయ్యాహయ్యేనాక్షత్రియాధేత్యాహ క్షత్రియా భైరశ్రేష్ణేత్యాహయదేవాదిత్య ప్రాయణేయాయజ్ఞానామాదిత్య ఉదయనీయస్తస్మాదేవమాహయదబద్ధాస్యాదయతా స్యాద్యుత్పతిబద్ధానుస్తరణే స్యాక్రమాయుతో యజమాన స్యాద్యకర్ణగృహీతా వాత్రఘ్నే స్యాత్ సవాన్యంజనీయాత్తం వాన్యోజనీయాన్ మిత్రస్థాపతిబద్ధాద్విత్యాహ మిత్రో వే శివో దేవానాం ైనాపతిభద్రాజకూషాధ్వన పాత్యాహేయం వే కూషే మామేవాస్యాధిపాలక సమష్ట్యాంద్రాజాధ్యక్షాహేంద్రమేవాస్యాధ్యక్షం కరోత్యనుమతీనయాక్రీణాదిపాదేవిదేవమచ్చేహేత్యాహ దేవీత్యేదేవ స్వామయింద్రాయ సోమమిత్యాహేంద్రాయ సోమా క్రియతేయతేతద్దిజన్న బ్రూయాత్పరాచ్చేవ సోమక్రయణీయా రుద్రస్వావర్తయత్యాహ రుద్రో వే క్రోరో దేవానాంతమేవాస్తిభ్రాప్యావృత్తే క్రోరమివేతత్కరోద్రస్య కీర్తయతి మిత్రస్య పథేస్యాహ శాంతే వాచా వాహేష విక్రీణీతే సోమక్రయణ్యా స్వస్తి సోమదశా పునరే సహరయ్యాద్యా వాచైవ విక్రీయ పునరాత్మం వాచం ధత్తేన పదాసుకాస్య వాగ్భవతిం వేద షట్పదాన్యనుక్రామదిషడహం వాంగాదివదత్తిక సంవత్సరస్యాయనేవత్తే వాక్తామవరుంధే సప్తమే పదే జుహోది సప్తపదా షక్వలే పశవ షక్వలే పశో నేవావరుంధే సప్త గ్రామ్యా పశవ సప్తారణ్యా సప్తచందాగస్య భయస్యావరుద్యైవస్యరుద్రాధేత్యాహ రూపమేవాస్యాలేతన్మహిమానం వ్యాజస్తే బృహస్పతి స్వాహం నేరన్వత్తిత్యాహ బ్రహ్మవే బృహస్పతి బ్రహ్మణి వాత్మై పశోనవరుంధే రుద్రోమధుభిరాజగే వృత్తే పృథివ్యాస్తామోర్ధన్నాదిఘర్మిదేవయజనగిత్యా పృథివ్యాకేణమూర్ధాయత్రేవయజనమిడాయ ేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్వాహేద్యాయేవాస్ పరిలిఖితం రక్షాగుంఘాగుం సంతి పరిలిఖితం రక్ష పరిలిఖిత అరాజయ్యాహరక్షమహరం పశునాగ్రోపగ్రోపమే వై లోకాయ గార్హవత్యాధీయతే పుష్పా ఆహవనీయోగార్హవత్యోకే పశువాన్ పశుమంతం కరోతి బ్రహ్మవాదినో వదంతి విజయ నాగం రాజాపన్నంగిజినయాద్యథాద్యంగిజినయాద్యథాఖన్నాపన్నం విధావతి తాదృగేవ్రోధుకాధ్వర్యస్యాక్షోధుకాయమాన సోమ విక్రయన్ సోమగం శోధయేత్యేవ బ్రూయాద్యేతరంగేతరముభయనైవ సోమ విక్రయణ వర్తయస్మాత్ సోమ విక్రయే క్షోధుకర్ణోహస్పాహోపవేశ స్వామక్రయణ ఏవాహంతృతీయసమనమవరుంధయతి పశూనాం ఛర్మం విమేతే పశూనేవావరుంధే పశవో హి తృతీయం సమనయ్యం కామకేతా పశుస్యాదిత్రక్షణస్తస్య మమేతర్క్షం వా అపశవ్యమపశురేవ భవజయం కామకేత పశుమాన్ స్యాదిలోమనస్తస్య మమేతైరద్వై పశూనాగం రూపకం రూపేణైవాస్మై పశూనవరుంధే పశుమానేవ భవత్యపామందే క్రీణాసరసమేవైనం క్రీణాత్యమాత్యోసీత్యాహమే వైనం కురుతే శుక్రస్తే గ్రహయిత్యాహ శుక్రోజ్యస్య గ్రహో నాక్షయాది మహిమానమేవాస్యాక్షయాచ్చయాదిస్మాదనో వాక్యగం సమే జీవనం యత్ర ఖలు వాజేతకం శేత్నాహరం జిరస్మాచ్చేర్ణహార్యం గిరో జీవనమభిత్యం దేవగం సవితారమిత్యందామిమీతేందామీ ఛందాగంఛందాగంఛందేవ్రవాగేషాఛందేవ్రైవైనకంసమానాకయోత్సర్గం విమేతే గాతయాం నియాయాతయాంగైవైనం సహ సర్వాధర్మేతృష్టా అంగుళయోజాయకైకయోత్సర్గం విమేతే తస్మాభక్తాయంతే పంచకర్తా విమేతే పంచాక్షలాంగిపాంతో యజ్ఞమేవాలుంధే పంచకర్తస్తోష్ణేంశసంపద్యంతే దశాక్షరా విరాన్నం విరా విరాజైవాన్నాజ్యమవరుంధే యజ్జుషా విమేతే భూతమేవాలుంధే యత్తోష్ణేం భవిష్యద్వైతావా ప్రజాభ్యస్యాభ్యస్వాన్భాభజతివాసోపనక్యం వైవాదర్వాభిరేణం దేవతమర్థయతి పశవ వై సోమ ప్రాణాయత్వేనక్యతి ప్రాణమే పశుషుతానాయత్వేనృంధతి ప్రాణమే పశుషుతానిస్మాత్సవంతం ప్రాణానజహతి క్రీణానేపనేతాగో అర్ధకం సోమం కురయాదగో అర్ధం యజమానమగో అర్ధమధ్వర్యం గోస్తమహిమానన్నామతి గవాదక్రీణానేత్యేవ్రూయాద్గో అర్ఘమేవ సోమం కరోతి గో అర్ఘం యజమానం గో అర్ఘమధ్వర్యం నగోర్మహిమానమవతిరక్రీణాధిపశుమేవైనం క్రీణాదిభిరణ్యేన క్రీణాదిమేవైనం క్రీణాదిధేన్వాక్రీణాదిభాషిరమేవైనం క్రీణాత్రిషేణ క్రీణాదిధేంద్రమేవైనం క్రీణాదిర్వాణ్యదైవ్యస్య క్రీణాదిమిషాభ్యాణాదిమిషరస్యావరుద్ధ్యైవాదసాక్రీణాదిసర్వదేవత్యం వైవాదస్సర్వాభ్యేవైనం దేవతాభ్యక్రీణాదిసంపద్యంతే దశాక్షరా విరాణ్యం విరాట్ విరాదైవాన్నాద్యమవరుంధేతపదస్తనోరజ ప్రజాపదే పర్ణయిత్యాహ ఆత్మనాయ గచ్చేయోనాప్నోం వేద శుక్రంతే శుక్రేణ క్రీణాయసేవైతేవాయేన హిరణ్యేన స్వామక్రీణం తదభేద పునరాదోహిరణ్యేన సోమం క్రీణీయాద పునరాదీరేవాత్మ్యోతిస్వామవిక్రయమైత్యాహజ్యోతిరేవ యజమానే దాదిగమసా సోమవిక్రయణమర్పయతిగ్రక్షణ్యాగం సమాగం దాప్సభాగం సత్పానా ఉపగ్రచ్చామేత్యాహాదంతశోకాస్తాగం సమాగం సర్పాభవంతి తమసా సోమవిక్రయణం విద్యుష్పాభ్యాక్రయమాన్నాక్రీతోమస్యాన్నాక్రయమానమతిషది క్రీతోమగం రక్షంతి వారుణా వే క్రేతస్వామనద్ధ్వా మిత్రో నగే సుమిత్రధాయింద్రశ్చోరుమావిషదక్షిణమిత్యాహదేవాయకం సమక్రేణంతమింద్రశ్చోరౌ దక్షిణ ఆసాదయన్నేష ఖలు మాయేతరిహీంద్రోయోయజతేజస్మాదేవమాహోదాయుషాస్మాయుషేత్యాహ దేవతాయేవాన్వారభ్యోత్తిష్టర్వంతరిక్షమన్వేత్యాహాంతరిక్షదేవ ేదద్ధ్వారుణగం సంతం మైత్రం కరోతి వారుణ్యాసాదయతి స్వయమైనం దేవతయాసమర్థయతి సర్వదేవత్యం వైవాదస్సర్వాభిరేవైనం దేవతాభిః సమర్థయత్యసోరక్షసామవాజమర్భ్యవాజగ్యర్వత్సవయోగ్యాస్కృత్యాహవయోక్షభ్యజాతుసత్సక్రమిత్యాహర్సేక్రతం వరణావిక్షగ్యమిత్యాహవరుణాభిక్షగ్యం జమిదోగ్యమిత్యాహజరిహిదోగ్యగం సామద్రామిత్యాహగ్రావాహోవాస్త్రగస్తే సుమాయేకసోమందసాదయోగజతేతస్మాదేవమాహోదిత్యం జాతవేదసమితి సౌర్యజాగృష్ణాజనం ప్రత్యానక్యజనక్షసామపహత్యాపుస్రావేదం ధోరుషా విత్యాహ్యాయుధురేమేత్యవస్సభువత్పదగిత్యాహోదాహ్యేదమ విశ్వాన్యభిధామానేత్యాహ విశ్వాలిక్యే ఏషోభిధావాని ప్రత్యవదేవాత్మాపరిపరీవిజిత్యాహయ దేవాన సోమవా క్రియమాణం గంధర్వ విశ్వామధ పర్యముష్ణాస్మాదేవ మహాపరిమోషాయమానస్య స్వస్తియ్యాహయమానస్తైవేషయజ్ఞానంభోక్షిద్దేవరుణోమాయమానమభ్యేదస్వాభవనధ్వానమో మిత్రస్య వరుణస్య చక్షుసగిత్యాహాంగాదోమహ్ఞా ప్రతిష్టదేతౌ సంభవంతో విదమానమభిదం భవన పురా కలు వైషమేధాయాత్మానమారభ్య జరతయోగ్ని సోమీయం పశుమానభత ఆత్మనిష్క్రేణ ఏవాశ్యం గురుణనిష్క్రేణ ఇవ్యశోకల్వాహరగ్నే సోమాభ్యాంబాయింద్రో వృత్తమహన్యదగ్నే సోమీయం పశుమానభదేవాత్రఘ్నగేవాశ్యం వారుణ్యచ్చా పరిజరస్వయైవైనం దేవతయా పరిజరతి. విమర్చాదిక్షం గృహేయాజ్ఞం విచ్చందుభా విమర్చయసానాగతాయాం క్రియతే తాదృగే పదద్విమక్తాన్యో నద్వాన్భవత్య విమక్తాన్యోసాదిక్షం గృహాదయజ్ఞస్య సందత్తే పత్యన్వారభదే పత్నే వారేణ క్యస్యేపత్నేవానమదన్యర్మపదయద్వైపత్నే యజ్ఞస్య కరోతి మిషనంతరసోపత్న్యా దేవేషయజ్ఞస్యా ేయామద్ధర్వే రాజానుగచ్చతి సర్వేభ్యోదిత్యం క్రియతే ఛందాగం త్రిఖలు వే సోమస్య రాజ్ఞానుజరాజ్ఞేరాదిక్షమజిత్తభేత్యాహగాయత్ర్యాేన కరోజి సోమస్యాదిక్షమజిత్తభేత్యాహ తృష్ణుభేవేదేన కరోక్షిక్షమజిత్తభేత్యాహ జగత్యాేన ేష్ణవేత్యాహృష్ణవేత్యాహగాయత్రియాేన కరోది పంచకర్వా గృహాది పంచాక్షరాజ్ఞమేవాంధే బ్రహ్మవాదినా వదంతి కస్మా సత్యాగాయత్రియా ఉభయదాదిత్య క్రియత దేవాదస్వామహర తస్మాగాయత్ర్యా ఉభయదాదిత్య క్రియతే పురస్తాచ్చరిష్టాచ్చిరోవాదాదిత్యం నవగవాన పురోడాచోవతి తస్మాన్నవసాధురోషోదన్నవగవాన పురోడాచోవతి త్రయత్రిగపాలాస్తోమేన సంవిధాస్తేజస్త్రివృత్తేజేవయజ్ఞస్య శీర్షం తథాచి నవగవాన పురోడా ప్రయత్రికాలా ప్రాణేణ సంవిధాస్త్రివృద్ధే ప్రాణస్త్రివృతమే ప్రాణమభిపోర్ణైర్ఘంధాది ప్రజాపతేర్వాణి పక్ష్మాణి గజస్వ బాళాక్షవేతిరస్వాల ప్రత్యే క్షవేతిరస్తే ప్రజాపతేరేవచ్చుస్సంభరతి దేవాహుతేరజుపస్తాసురాష్కావమాసంతే దేవాశ్వర్యమపశ్యన్ కర్మణ్యో మే కర్మేణ కుర్వేదేకాశ్వర్యమయాధేన కుర్వతైర్వేదే రక్షాగస్య పాయత్కాశ్వర్యమయాధయా భవన్ జరక్షదామహత్తే సజ్ఞస్పరిశయ జరక్షదామన్నవజారాజన పురస్తాత్పరిదాత్యాదిత్యోద్యోద్య పురస్తాద్రక్షాగస్య పహంతోర్ధ్వే క్షాగస్య వహంతి యజుషాణ్యాష్ణే మన్యాం విశునత్వాగద్వే ఆదధాయమాన ప్రతిష్ఠిత్యే బ్రహ్మపాదినా వదంతగ్నిశ్చ పాయేతో సోమశ్చ కథా సోమానాదిత్యం క్రియతేనాగ్నయ్రియదగ్నావగ్నిం వసిత్వా ప్రహరదినైవాగ్నయ ఆదిత్యం క్రియతే సోఖం బాహురగ్నిః సర్వా దేవతా ఇది యద్ధవిరా ్యాగ్ఞం మంథది హ్యాయ సర్వా దేవతా జనయే దేవాసురా సంయత్త దేవా విధో విప్రియా సంతే ఛాయాతిష్టమానా పంచధా విక్రామన్నగ్నిర్వసుభిస్తోమో రుద్రేరింద్రమరుద్ధర్వరుణాదిత్యేంద్రహస్పతిర్విశ్వేభ్యమన్యంతాభ్యోరాభ్యామోయం విధో విప్రియా స్వయాన ఇమా ప్రియా స్వనభస్తా సమరజాహేతాభ్యస్తనిరుచ్చాభ్యో న ప్రథమోన్యోన్యస్మైంద్రుక్యాదితస్మాద్యస్తానోన ప్రాణోత్రుక్యమాక్షమాక్షరాపంచాక్షరాపంచాంతరపంచాక్షరాపంచాంతరయజ్ఞమేవృంధాపదయేత్వాగృహామేత్యా ప్రాణోవా ఆపది ప్రాణమేవ ప్రేణాది పరిపదయత్యాహమనోవే ప్రేణాదితమోత్రేత్యాహతమోహితేసమవాద్యంతషాత్మనాయేత్యాహశక్తేహితేసమవాద్యంతషగ్మన్నోజిష్ఠాయేత్యాహోజిష్ఠగంహితేనాత్మనస్తమవాద్యంతానాధృష్టమస్తనాధృష్టమిత్యాహనాధృష్టగ్యేతనాధృష్టం దేవానామోజిత్యాహదేవానాగిత్యేతనాధృష్టం ప్రజాభవంతరదేక్షయాంతరాక్షయాంతరాజాయ్యాగ్నేద్రయా తనోహస్పరే నైన దేవతయా ప్రదయ